అతశోచామి చాత్మానం విస్మయావిష్టమానసా వదయోగ నిధే ధీమన్ కారణం చాత్ర కిం భవేత్. అతశోచామి అతః దుఃఖమనుభవామి కస్మిన్ విషయే ఆత్మనః విషయే ఆత్మానం శోచామీతి విస్మయావిష్టమానసా విస్మితాహం ఆశ్చర్యేణ చకితాహం ఆత్మానం శోచామీతి వదతి. అథ యోగనిధే ధీమన్ తత్ర కారణం కిం భవేత్ ఇతి వద ఇతి ప్రార్థయతే.